ఓం శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి చరణరవిందాభ్యాం నమః. శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ శ్రీమదభినవ విద్యాతీర్థ శ్రీమద్భారతీ తీర్థ స్వామి చరణరవిద్దాభ్యాం నమః. శ్రీ వివేకచూడామణి ఆంధ్ర వ్యాఖ్యాసమేతము మంగళచరణము బ్రహ్మనిష్టామహత్వము సర్వవేదాంత సిద్ధానగోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణమామ్యహం. 1. సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమస్తములైన ఉపనిషత్తుల సిద్ధాంతములకు గోచరుడైనట్టియు అగోచరం బుద్ధీంద్రియాదులకు గోచరింపనట్టియు పరమానందం పరమానంద స్వరూపుడైనట్టియు సద్గురుం సద్గురువైన తం గోవిందం ఆ గోవింద స్వరూపులగు గోవింద భగవత్పాదాచార్యుని అహం నేను ప్రణమామి నమస్కరించుచున్నాను. బ్రహ్మనిష్టామహత్వము జంతునాం నరజన్మ దుర్లభ మత పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్పరం ఆత్మానాత్మవివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తినో శతకోటి జన్మసు కృతయః పుడ్యే వినా లభ్యతే. శ్రీవివేక చూడామణి జంతునాం ప్రాణులకు నరజస్మ మనుష్య జన్మ దుర్లభం కష్టముచే లభ్యమైనది. అతః దానికంటే పుంస్త్వం పురుషత్వము తతః దానికంటే విప్రత బ్రాహ్మణత్వము తస్మాత్ దానికంటే వైదిక ధర్మ మార్గ పరత వైదిక ధర్మ మార్గమునందు ఆసక్తి అస్మాత్ దావికంటే వరం అధికముగా విద్వత్వం పండితత్వము దుర్లభము. ఆత్మానత్మ వివేచనం ఇది ఆత్మ ఇది ఆత్మభిన్నము అను వివేకము స్వనుభవ బాగుగా అనుభవము సంస్థిత్యహవునికి యను రూపముగల బ్రహ్మాత్మన బ్రహ్మరూపముతో ముక్త్యః ముక్తియు శతకోటి జన్మసు వంద కోట్ల జన్మలయందు కృతయః చేయబడిన పుణ్యేర్వినా పుణ్యములు లేకుండగా నో లభ్యతే పొంచబడదు. వ్యాఖ్యానువాదము శ్రీ చంద్రశేఖర భారతీస్వాములు అనుగ్రహించిన వ్యాఖ్యకు అనువాదము అంతవిహీన భీకర భవాంబుధి మగ్న జనాళీ బ్రోవన్ అత్యంత కూపావ సంవదత నార్త నృసింహయతీంద్ర రూపుడే ధ్వాంత సదృక్ష ఘోరజడత వినికృంతన దక్షు దక్షిణ శాంతముఖున్ కృపాజలధి నాదృతితో ననిశంభు గొల్చెదన్ భగవత్పాదార్చిత పద యుగా యోవాగ్దేవి కరుణయుప్పరమ్మదిన్ దగనిల్చి వ్యాఖ్య వ్రాయుమి సుగమంబుగా నీ వివేకచూడామణికి సుప్రసన్నమయు సూక్ష్మగంభీరంబుదేస్కేసు వాక్య దివ్య సరణి దీని భావమెల్ల దీప్తమై నామది చేరదీయుమమ్మ శారదాంబ. ఓ రత్నగర్భగణపతి కారుణ్యనిధాన విఘ్న ఘనరూపోద్య బ్రహ్మనిష్టామహత్వము ఘోరాంధకార భాస్కర పూరింపుము వ్యాఖ్య సుగుణపూరితరీతిన్ బ్రహ్మ విద్యాశ్రయ దేవ భద్రమూర్తి చంద్రమౌళిస కరలసద్ జ్ఞానముద్ర స్వానుభూతి నొసంగు నా భావమందు వ్యాఖ్య వ్రాసద నాచార్య వాక్యములకు అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసునగతాసుంశ్చ నానుశోచని పండితాః. నీవు మహాబుద్ధిమంతునివలే మాటలు చెప్పుచున్నావు కాని దుహఖింపదగని వారిని గూర్చి దుఃఖించుచున్నావు. పండితులగువారు మరణించిన వారిని గూర్చియు జీవించియున్న వారిని గూర్చియు దుహఖింపరు. ఇవి శ్రీకృష్ణుడు అర్జునునితో పలికిన మాటలు. భాడోట్గి 2.11 ఈ శ్లోకము గీతాశాస్త్రార్థమునంతయు సంగ్రహముగా బోధించుచున్నది. ఇట్లే జంతునాం నరజన్మాను ఈ శ్లోకము వివేకచూడామణి నామకమగు ఈ ప్రకరణ గ్రంథమందు ప్రతిపాద్య మగు విషయమునంతయు సంగ్రహముగా సూచించుచున్నది. ఆస్తికు నకు మాత్రమే ఈ శాస్త్రమునందు అధికారము. అందుచే జంతునాం నరజన్మ దుర్లభం అను మాటలలో నరజన్మకు ప్రాశస్త్యమును చెప్పుచు తద్వారా శరీర వ్యతిరేకమగు ఆత్మయనున్నది ఒకటి ఉన్నదను విషయమును ధ్వనింపజేయుచున్నాడు. కావుననే శారీరక భాష్యమునందు బుద్ధపూర్వకముగా ప్రవర్తించువానికి ఆత్మకు పరలోక సంబంధం ఉన్నదనో విషయము తెలియకునిచో శాస్త్రీయము లఘు కర్మలనాచరించుట మొదలగు వ్యవహారమునందు అధికారము లేకున్నను అని చెప్పబడియున్నది. జంతునాం జన్మించు స్వభావముగల ప్రాణులకు నరజన్మ మనుష్యత్వము దుర్లభం దుర్లభమైనది అని దీని అర్థము. ఒక్కడే అనేక జన్మములు పొందు శ్రీవివేక చూడమని చెప్పుట పొసగును. తకు అవకాశమున్నప్పుడు మాత్రమే నరజన్మము దుర్లభము అని జన్మము అనగా శరీర సంబంధమే కదా. ఈ విధముగా ఒక్కనికి అనేక శరీర సంబంధం ఉండునని చెప్పుటచే ఆత్మ శరీరము కంటే భిన్నమైనదను విషయము సూచితము. అనేకములగు పుష్పములు గృచ్చిన దారము ఆ పుష్పముల కంటే భిన్నమైనది. అనేక వస్త్రములను ఒక్కమారుగా గాని వేరువేరు సమయములందు గాని ధరించు శరీరము వాటికంటే భిన్నమైనది అను విషయము సర్వవిదితమే కదా. కావున సుఖహేతువగు శరీరము లభింపవలేనన్నచో దుఃఖహేతువగు శరీరము లభింపకుండవలేనన్నచో పుణ్యము చేయవలెను పాపాచరణము నుండి మరలవలెను. ఈ విధ ముగ విధి నిషేధాత్మకముగు శాస్త్రమునందు ఆస్తికునకు మాత్రమే అనగా వేద ప్రామాణ్యమును శరీర భిన్నమగు ఆత్మయ్యున్నదను విషయమును నమ్మువానికి మాత్రమే అధికారము. జ్ఞానము ద్వారా సకల కర్మలను తొలగించుకొనుటకై మోక్షశాస్త్రమునందు గూడా ఆస్తికునకే అధికారము. శరీరమే ఆత్మయినచో అది ప్రత్యక్ష సిద్ధమే కావున దాని దర్శనమునకే సాధనములను విధించుచు చెప్పిన ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మను చూడవలెను సాక్షాత్కరింపజేసుకొనవలెను వినవలెను మననము చేయవలెను ధ్యానింపవలెను మొదలగు వాక్యములు ఒకే వ్యక్తి శుభాశుభమిశ్రములగు కర్మల విజాతీయమగు అనుపపన్నములగును నాచరించుటచే ఒక విశిష్టమగు శరీరము లభించునని శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధ్యర్నారకీం తను ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే వశః. జీవుడు శుభకర్మలచే దేవత్వమును నిషిద్ధ కర్మలచే నరకయోగ్యమగు శరీరమును పుణ్యపాపములు రెండును ఆచరించుటచే మనుష్య శరీరమును పొందును. టు బ్రహ్మనిష్టామహత్వము అట్లు దీనిని తప్పించుకొనజాలడు ఇత్యాది వాక్యములు చెప్పుచున్నవి. కానిచో కానిచో లోకమునందు కానవచ్చుచున్న సుఖదోహఖాది వైచిత్యము ఎట్లు కుదురును వారి వారి కర్మలను బట్టి కాక. ఈశ్వరుడే కొందరు ప్రాణులను సుఖవంతులుగను కొందరిని దుహఖవంతులుగసు చేయును అని ఎన్నచో ఈశ్వరునకు పక్షపాతము దయారాహిత్యము ఉన్నవని చెప్పినట్లుగును అనచో అతని మూడు ఈశ్వరత్వమునకే భంగము వాటిల్లును. ఈ విషయమునే బాధరాయణుడు వైషమ్యనైర్ఘరుణ్యేన సాపేక్షత్వాత్ ఈశ్వరునకు పక్షపాతము నిర్దయత్వము ఆపాదించావు. ఆయన కర్మలను బట్టి ఇట్టి భిన్నరూపులకు జీవులను సృష్టించుచున్నాడు. ఈ విషయమునే శృతి ప్రతిపాదించుచున్నది న కర్మావిభాగాదితి చేత్ నానాదిత్వాత్ కర్మ విభాగము కుదరదు కాన ఈశ్వరునకు కర్మాపేక్షత్వము చెప్పుట యుక్తము కాదు అని ఎనరాదు. ఏలైన కర్మ సంసారాధికము అనాది ఉపపద్యతే చాప్యుపలభ్యతే చ కర్మ సంసారాదుల యనాదిత్వము యుక్తి సంగతము శాస్త్రోక్తము ఇత్యాది సూత్రములచే ఈశ్వరుడు కర్మసాపేక్షుడనియు సంసారము అనాది ఎనియు చెప్పియున్నాడు. జీవుని ధర్మమగు సంసారము అనాదాయనచో దానికి సంసారమునకు ఆశ్రయభూతుడగు సంసారి జీవుడు అనాది అని వేరుగా చెప్పవలెనా? కావున ఆత్మశరీర భిన్నమనియు శరీరము కంటే భిన్నమగు ఆత్మయున్నదని చెప్పువాడే ఆస్తికుడనియు సిద్ధించుచున్నది. ఆస్తిక్యమనున్నది శాస్త్ర వ్యవహారముపై ఆధారపడియున్నది అను విషయమును జస్తునాం నరజన్మ దుర్లభం కానున్నది సూచించుచున్నది. తతః పుంస్త్వం స్త్రీకి వేదాధ్యయనాధికారము లేదుగానా ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలియదగిన ఆత్మను వారు తెలిసి కొనజాలరని అభిప్రాయము. శ్రీ వివేక చూడమని పై మూడు వర్గముల వారికి వేదాధికారమున్నది. అయినను క్షత్రియ వైశ్యులకు రాజ్యపాలనము కృషి మొదలగు చిత్తవిక్షేప హేతువులగు బాహ్య వ్యాపారము లెన్నియో ఉండుటచే శ్రద్ధ తాత్పర్యములతో ఆత్మవిచారము చేయుట వారికి అంతగా శక్యము కాదు. శ్రద్ధాతాత్పర్యములతో ఇతర వ్యావృత్తి ఏదీ లేకుండా బ్రహ్మ విచారము చేయుటకు ప్రధాన సాధనము సన్యాసము. ముఖజానమయం ధర్మః వైష్ణవం లింగధారణం బాహుజాతోరు జాతానాం నాయం ధర్మో విధీయతే వైష్ణవమగు ఈ లింగధారణము సన్యాసము బ్రాహ్మణులకే ధర్మము. ఇది క్షత్రియ వైశ్యులకు విహితము కాదు ఇత్యాది స్మృత్యనుసరముగా వారికి సన్యాస గ్రహణావకాశము లేదుగాన ఒకే జన్మలో వారికి బ్రహ్మ సాక్షాత్కారము దుర్లభమని సూచించుటకే ఏ ద్విజత్వం తతః అని తతో విప్రత అని చెప్పబడినది. ద్విజత్వం అన్నచో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఎవ్వరైనా అగుటయ్యని అర్థము వచ్చును. బ్రాహ్మణస్యతు దేహోజయం నోపభోగాయ కల్పతే క్లేశాయ మహతే ప్రీత్యానంత సుఖాయ చ. ఈ బ్రాహ్మణ దేహము భోగములను అనుభవించుటకు కాదు, ఈ లోకములో ఎన్నియో కష్టములనుభవించి మరణానంతరము అనంత సుఖానుభవము కొరకు అనువశిష్ఠ స్మృత్యనుసారము వేద విహితములగు ప్రవృత్తి కర్మ నివృత్తి జ్ఞాన ధర్మములననుష్ఠించుటచే బ్రాహ్మణుడు ఒక్క జన్మయందే బ్రహ్మ సాక్షాత్కారమును పొంద సమర్థుడగునని భావము. అందుచేతనే తస్మాద్ వైదిక ధర్మ మార్గపరత అని చెప్పబడినది. ఆ పొందవలసిన దానిని ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు కేవలము బ్రాహ్మణుడైనంత మాత్రమున చాలదు. ఆ బ్రాహ్మణ జన్మమెత్తి విహిత ధర్మాచరణము చేతనే అది లభించునని భావము. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. ఈ ప్రపంచము అంతయు నిలుచుటకు ధర్మమే కారణము. ధర్మేణ పాప మహానుదతి ఇహ బ్రహ్మనిష్టామహత్వము. ఏడు ధర్మముచే పాపమును తొలగించుకొనుచున్నాడు అనుశృతి వాక్యములు ధర్మమే సుఖ సాధనమనియు దుహఖమునకు హేతువగు పాపమును తొలగింపగలిగినది కూడా ధర్మమే యనియు పాపమును తొలగించి దోహకము లేకుండా చేయనది ధర్మమే యనియు చెప్పుచున్నవి. నాకు సుఖము కలుగవలెను దోహకము కలుగకూడదు అని ప్రతి ఒక్కడును కోరుకొనుచుండును. ఈ సుఖము అనగా దోహకాభావము అనడు పురుషార్థమునకు సాధనమైనది ధర్మమే అనియు. ధరతీతి ధర్మః ధరించినది గాన ధర్మము ధ్రియతే అనే నేతి ధర్మః దీనిచే జగత్తు ధరింపబడును గాన ధర్మము అను వ్యుత్పత్తిననుసరించి ధర్మమే జగత్ప్రతిష్ఠకు హేతువనియు శృతిబోధితమగు విషయమును సూచించుటకై వైదిక కర్మమార్గ పరత అని కాక ధర్మమార్గ అని చెప్పియున్నారు. వైదిక కర్మకుడ ధర్మమే యైనను కర్మ శబ్దమును ప్రయోగించినచో ఇంత అర్థము లభింపదు. దుహఖము తొలగించుకొని సుఖమును సంపాదించుకొనుటకు ధర్మ భిన్నమగు సాధనము వేరేదైన ఉన్నచో ఎల్లరును ఆ సాధనమునే సంపాదించుకొని ఎల్లప్పుడూ సుఖవంతులుగను దుహఖరహితులుగను ఉండేడివారు. ధర్మమన్నను ఇంద్రియములకు గోచరింపనిది శాస్త్రము ద్వారా మాత్రమే తెలియదగినది. కావున జనులకు శాస్త్ర జ్ఞానము లేకున్నచో ధర్మజ్ఞానము కలగదు. అందుచే సాధనము లభింపకపోవుటచే ఫలము కూడా లభ్యము కాదు అని చెప్పవచ్చును. ఈ విషయమునే వైదిక అను పదము సూచించుచున్నది. చోదన లక్షణోర్థో ధర్మః అను సూత్రముచే జైమిని మహర్షి వేదవిహితమైనదే ధర్మము అని ధర్మలక్షణమును చెప్పియున్నారు. వైదిక అను విశేషణము ఆ విషయమునే సూచించుచున్నది. వేదము తప్ప మరి ఏ ప్రమాణముచేతను ధర్మస్వరూపమును తెలియ శక్యము కాదు. ధర్మము ఇంద్రియగోచరముగాదు అందుచే ప్రత్యక్ష ప్రమాణమునకు ఇచ్చట రావులేదు అనుమాన ప్రమాణము. శ్రీ వివేక చూడామణి ప్రత్యక్షముపై ఆధారపడియున్నది, అందుచే అదగుడ ప్రవర్తింపజాలదు. ప్రత్యక్షాది ప్రమాణములచే తెలిసిన విషయములనే లౌకిక శబ్దము బోధించును, కావున వేదభిన్నమగు శబ్ద ప్రమాణము కూడా ఇచ్చట ప్రసరింపదు. స్మృతులు స్వతప్రమాణములు తమంతట తాముగా ప్రమాణములు కావు, అవి పురుష నిర్మితములు. పురుషులకు భ్రమము, ప్రమాదము మొదలగు దోషములుండుటకు అవకాశమున్నది. అందుచే వారు రచించిన గ్రంథములు కూడా నిర్దుష్టములని చెప్పుటకు వీలులేదు గాన అప్రమాణములేయను శంక కలుగుచునే యుండును. దానిని వారించుటకే అపౌరుషేయములు పురుష రచితములు కానివి అగుటచే దోషలేశము కూడా ఉండుటకు వీలులేని శృతులను అనుసరించి రచించిన వగుటచేతనే స్మృతులు ప్రమాణములు అని చెప్పవలసియున్నది. కావున వైదవ్యతిరిక్తమగు శబ్దము ధర్మము విషయమున స్వతః ప్రమాణము కాదు అని తేలినది. ఈ స్మృతిక తలైనను అతీంద్రియమగు ధర్మమును గూర్చి ఎట్లు తెలుసుకొనగలిగిరి? యోగజన్యమగు సామర్థ్యముచే అన్నచో ఆ సామర్థ్యము మాత్రము వారికెట్లు లభించినది? ధర్మానుష్ఠానముచే లభించినదన్నచో ఆ ధర్మమెట్లు తెలిసినది? మొట్టమొదట సృష్టింపబడిన హిరణ్య గర్భునిక కూడా ఈశ్వరుడు ఇచ్చిన వేదమును బట్టియే ధర్మజ్ఞానము కలిగినది అని. యో బ్రహాణం విదధాతి పూర్వం యో వైవేదాంశ్చ ప్రహిణోతి తస్మై, ఏ పరమాత్మ మొదట బ్రహ్మను సృజించి అతనికి వేదములను అందజేసెనో, ఇత్యాదిగా శృతులు చెప్పుచున్నవి. ఆ హిరణ్యగర్భుని హిరణ్యగర్భుని విషయమే ఇట్లున్నచో ఇతరుల మాట ఏమి చెప్పవలే. కావున వైదిక అని చెప్పుట యుక్తమే. ఈ వైదిక పదము అభక్షాహ వాయువును, 33 వాయుభక్షాహ జలమును భక్షించువారు భక్షించువారు అనునప్పుడు జలమును మాత్రమే వాయువును మాత్రమే అను నర్థము వచ్చినట్లు ఇత్యాదులందువలే. ధర్మము వేదము ద్వారా మాత్రమే తెలియును అని బోధించుచున్నది. బ్రహ్మనిష్టామహత్వము ఇచట ధర్మ శబ్దము ప్రవృత్తి ధర్మమును కర్మను, నివృత్తి ధర్మమును కర్మసన్యాసమును కూడా బోధించును. కావుననే గీతాభాష్యమునందు వేదోక్త ధర్మము ప్రవృత్తిరూపము నివృత్తిరూపము అని రెండు విధములు అని చెప్పబడియున్నది. నిత్యమగు సుఖమును సంపాదింపవలేనన్నచో ధర్మమొక్కటియే సాధనము, ఇక దీనిని అపేక్షింపబనిలేదు అని కర్మమీ మాంసుకులు చెప్పుదురు. మార్గ అని చెప్పుచూ వారి ఈ అభిప్రాయము నిరుష్టము కాదని సూచించుచున్నారు. సన్యాసరూపమగు నివృత్తి ధర్మము పరమపుషార్థ సాధనమగు బ్రహ్మసాక్షాత్కారమునకు సాధనమగు ఉపనిషద్విచారమునకు హేతువు. నిష్కామకర్మానుష్ఠాన రూపమగు ప్రవృత్తి ధర్మము ఆసన్యాసమునకు సాధనమగు వైరాగ్యమునకు హేతువైన చిత్తశుద్ధిని కలిగించును. ధర్మములను ఈ విధముగా ఆవశ్యకములు, శేసుఖమును ఈ రెండు ధర్మములు గూడా జాలవని సూచింపబడినది. భగవంతుడగు విషయమునే ఈ క్రింది శ్లోకములో చెప్పియున్నాడు. ఈ రెండు విధములగు అంతియే కాని బిరతి ప్రత్యక్షముగా ఈయ బాదరాయణుడు. ద్వావిమావత పస్థానో యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తిశ్చ ప్రకీర్తితః ప్రవృత్తిధర్మము నివృత్తిధర్మము అనునవి ఈ రెండును రెండు మార్గములు. వీనియందే వేదముల తాత్పర్యము. కావున ఉపనయనానంతరము బ్రాహ్మణుడు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితః కామ్యే మతిస్త్యజ్యతాం పాపోఘః పరిధూయతాం భవశుభే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహార్తూర్ణం వినిర్గమ్యతాం సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిదృఢాధీయతాం శాంత్యాదః పరిచీయతాం దృఢతరం కర్మాసు సన్యజ్యతాం. 10. శ్రీవివేక చూడామణి దానియందు విధింపబడిన నిత్యమును వేదాధ్యయనము చేయుడు, కర్మలు ఆచరింపుడు, దానిచే ఈశ్వరునకు ప్రీతి కలిగింపుడు, కామ్య కర్మేందు ఆసక్తిని విడువుడు. పాపసముదాయము తొలగించుకొనుడు. సంసార సుఖమునందలి దోషమును గుర్తింపుడు. ఆత్మ విషయమున ఇచ్ఛను పెంపొందించుకొనుడు. వెంటనే స్వగృహమును విడిచిపొండు. సత్పురుషుల సంగము చేయుడు. భగవంతునిపై దృఢమగు భక్తి సంపాదింపుడు. శాంత్యాధికము వృద్ధి పొందించుకొనుడు. దృఢతరమైన కర్మను శీఘ్రముగా విడువుడు అని సోపాన పంచకమున శంకర భగవత్పాద విరచితము చెప్పబడిన విధమున ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయుచు చిత్తమును నిర్మలము కావించుకొని విషయముల నుండి వైరాగ్యమును బొంది కర్మల నుండి విరమింపవలేను అని బోధింపబడినది. మోక్షధర్మమునందుగూడా నైతాదృశం బ్రాహ్మణ శాస్తి విత్తం యథేకత సమత సత్యత చ శీలం స్థితిర్ధన నిధాన మార్జవం తతస్తతశ్చోపరతః క్రియాభ్యః. ఏకాకిత్వము సమత్వము సత్యము శీలము స్థితి అహింస రుజుత్వము క్రమముగా కర్మల నుండి నివర్తించుటాను వీటితో సమానమైన ధనము బ్రాహ్మణునకు లేదు అని చెప్పబడినది. విద్వత్వమస్మాత్పరం ప్రవృత్తి ధర్మము విషయమున దీని అర్థమును ఈ విధముగా చెప్పవలెను. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి అను ఛాందోగ్య శృతిననుసరించిచే సెడి కర్మను దాని కంగములగు మంత్రముల అర్థ జ్ఞానముతో చేసినచో అధిక ఫలము లభించును అని చెప్పినమైనది. కావుననే ఆ ఘట్టమునందలి భాష్యములో ఒక వర్తకుడు ఒక బ్రహ్మనిష్టామహత్వము 11 ఆటవికుడు పద్మరాగ మాణిక్యమును అమ్మినప్పుడు వర్తకునకు జ్ఞానము అధికముగా నుండుట వలన అధిక ఫలము లభించుట లోకమున కానవచ్చుచునే యున్నది కదా అని చెప్పబడినది. నివృత్తి ధర్మ విషయమున దీని అర్థమిట్లు సన్యస్య శ్రవణం కుర్యాత్ సన్యసించి శ్రవణము చేయవలెను అని విధించుట వలన సన్యసించిన పిమ్మట వేదాంత వాక్యముల శ్రవణము చేయుటచే జనించిన పరోక్ష జ్ఞానము కలిగి యుండుటయే విద్వత్వము. ఈ విషయము అస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనం మునందు గ్రంథమునందు స్పష్టమగును. దీనిచే వినిన విషయమును యుక్తులచే దృఢము చేసుకొనుటకై చింతనము చేయుటయ్యను మననమును చెప్పినటైనది. ఈ మననము సంశయమును తొలగించును. దాని తరువాత నిధిధ్యాసనము చేయగా కలిగిన బ్రహ్మ సాక్షాత్యార రూపముగు స్వనుభవము చెప్పబడినది. శ్రవణ మననముల వలన కలిగిన అనుభవము విపరీత జ్ఞానమును తొలగించెడు. నిధిధ్యాసనము లేకున్నచో స్థరముగా నిలువజాలదు గాన అది స్వనుభవము అని చెప్పబడినది. దీనినే శుభేచ్ఛ శాస్త్ర సజ్జన్ సంపరాభిలాష విచారణ సదాచార ప్రవృత్తి తనుమానస విషయాభిలాష క్షీణించుట సత్వాపత్తి సత్వగుణాభివృద్ధి అను 4 జ్ఞానభూముకలను చెప్పి నమైనది. బ్రహ్మాత్మన సంస్థితేహ ముక్తి అనునప్పుడు వాసనాక్షయ మనోనాశనములతో గూడిన స్వనుభవమును బోధించు సంస్థితి శబ్దముచే అసంసక్తి సంగరాహిత్యము పదార్థభావన ఆత్మైక దృష్టి ఏర్పడుటచే బాహ్యంతర పదార్థములను గుర్తింపకపోవుట తుర్యగా అద్వైతాత్మస్థితి అను భూమికలు కూడా సూచింపబడినవి. ఈ భూమికా సప్తకము సర్వవేదాంత సిద్ధాంత సారసంగ్రహములో 939 నుంచి 948 వరకు శ్లోకములలో విపులముగా వర్ణింపబడినది. దీనిచే సాలోక్య సమీప్య సారూప్య సాయుజ్యములననవి ముఖ్యమైన ముక్తులు కావలెను విషయము కూడా సూచితమైనది. ఈ 4 సగుణ 12 శ్రీవివేక చూడామణి విషేకములేగాన మిథ్యాభూతములే. సగుణ రూపమునకు పరిచ్చే దత్రేశూన్యత్వ రూపముగు బ్రహ్మత్వమును చెప్పుట కుదరదు కదా. సాలోక్యాదులకు దేవుని లోకము నందుండుట సమీపము నందుండుట సమాన రూపముతో నుండుట దేవునితో కలియుట అని అర్థము. ఈ కాలము నందున్నది అని చెప్పుట కాలత పరిచ్ఛేదము. ఈ ప్రదేశము నందున్నది అని చెప్పుట దేశీ పరిచ్ఛేదము. ఇది దానికంటే భిన్నము అని చెప్పుట వస్తుత పరిచ్ఛేదము. బ్రహ్మకు ఈ మూడు పరిచ్ఛేదములు లేవు, అనగా అది సర్వదా ఉన్నది, అంతట ఉన్నది, తద్భిన్నమగునది ఏదీ లేదు. కల్పితములగు సకల విధోపాధుల సంబంధములేని నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము, ప్రత్యేగాత్మభిన్నము అగు పరిపూర్ణ స్వరూపమున ఉండుటయే బ్రహ్మాత్మన సంస్థితి. అట్టి కైవల్యమే ముక్తి. అది శతకోటి జన్మకృతములగు పుణ్యములు లేకున్నచో లభింపదు అని అన్వయము. దుర్లభం త్రయమేవై తద్దైవానుగ్రహ హేతుకం, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. మూడు, మనుష్యత్వం మనుష్యత్వము, ముముఖత్వం మోషేచ్ఛ కలుగుట, మహాపురుష సంశ్రయ మహాపురుషుని ఆశ్రయము అనెడు. ఏతతి త్రయం త్రయము దుర్లభం, కష్టముచే లభించునది. దైవానుగ్రహ హేతుకం ఏవ దైవానుగ్రహమే హేతువుగా కలది, దైవానుగ్రహము చేతనే కలుగును. లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతి ప్రదర్శనం. యః స్వాత్మముక్త్యా నయతేత మూఢధీః స ఆత్మః స్వం వినిహంతే సద్గహాత్. బ్రహ్మనిష్ఠా మహత్వము. పదమూడు, దుర్లభం దుర్లభమైన నరజన్మ మనుష్య జన్మను కథంచిత్ ఏటులను లబ్ధ్వా పొంది, తతాపి అందును పుంస్త్వం పురుషత్వమును శృతి ప్రదర్శనం శాస్త్రాంత జ్ఞానమును పొంది యహ ఏ మూఢధీహ మూఢబుద్ధి కలవాడు స్వాత్మముకే తన యొక్క మోక్షము కొరకు నయతేత ప్రయత్నించదో సహ అతడు. ఆత్మహ ఆత్మఘాతకుడు అసర్గ్రహాత్ చెడ్డ పట్టుదల వలన స్వం తనను వినిహంతి చంపుచున్నాడు, నశింపచేసుకొనుచున్నాడు. ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థ ప్రమాద్యతి. దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. ఐదు, య ఎవడు దుర్లభం పొందుటకు కష్టమైన మానుషం దేహం మనుష్య దేహమును తత్రాపి అందులోనూ పౌరుషం పురుషదేహమును ప్రాప్య పొంది స్వార్థ స్వలాభ విషయమున ప్రమాద్యతి శ్రద్ధారహితుడై ప్రమాదమును చెందునో ఇతహ ఇట్టివానికంటే మూఢాత్మా మూఢబుద్ధి గలవాడు కోను ఎవడు అస్తి ఉన్నాడు. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః. ఆత్మైక్య బోధేన వినా విముక్త్యః న సిద్ధ్యతి బ్రహ్మసతాంతరేపి. ఆరు, శాస్త్రాణి శాస్త్రములను పఠస్తు పఠింతురుగాక దేవాన్ ఇంద్రాదిదేవతలను యజంతు యజ్ఞములచే సేవింతురుగాక, కర్మాణి కర్మలను కుర్వంతు చేయుదురుగాక విదేవతాః తిదేవతలను నిజస్తు ఉపాసింతురుగాక. ఆత్మైక్యడోధేన వినా ఆత్మైక్య జ్ఞానము లేకుండగా బ్రహ్మశతాంతరేపి నూరు బ్రహ్మాంతరములలో గూడా విముక్త్యః ముక్తి న సిద్ధ్యతి సిద్ధింపదు. ఒకటి, పద్నాలుగు, శ్రీ వివేక చూడామణి అమృతత్వస్య నాశాస్త్రి విత్తే నేత్యేవ హి శృత్యః. బ్రవీతి కర్మణౌ ముక్తేర్హేతుత్వం స్ఫుటం యతః. ఏడు, యతః ఎందువలన అనగా విత్తేన ధనముచేత అమృతత్వస్య మోక్షమునకు ఆశ ఆశ నాస్తి లేదు ఇత్యేవాని శృతః శృతి కర్మణః కర్మ ముక్తేః ముక్తికి అహేతుత్వం హేతువు కాదు అను విషయమును స్ఫుటం స్పష్టముగా బ్రవీతి హి చెప్పుచున్నది కదా.